अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते शठगोपाय नमः, भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरम्। అయోధ్యాపట్టణమునందు భక్తులతో భాగవతోత్తములతో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శఠారి వేదం 1వ శతకము 4వ దశకంలో 2 పాసురాలు చెప్పుకున్నాం. ఇక 3వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటాం. ஆழ்வார் திருவடிகளே சரணம் விதியினால் பெடை மணக்கும் என்னடை அன்னங்காள் மதியினால் குரல் மானா உலகிறந்த கல்வருக்கு மதியிலேன் வல்வினையே மாளாதோ வென்னும் ஒருத்தி மதியல்லாமுள் கலங்கி மயங்குமாள் என்னீரே. பிரதிபதார்த்தம் விதியினால் பாக்யமு சேதா பெடை ఆడపక్షితో మణక్కుం కూడి ఉన్న మెన్నడయ్య మంద గమనము కలిగిన అన్నంగాళ్ హంసపక్షులారా మదీనాల్ బుద్ధిచేత కురల్మానాయ్ పొట్టి అయిన బ్రహ్మచార్యై ఉలహు లోకములను ఇరంద యాచించిన కళ్వరుకు కపటి అయిన సర్వేశ్వరుని గురించి మదీలేన్ బుద్ధిలేని వాని యొక్క వల్వినయ్యోయో క్రూరమైన పాపమా మాళాదెన్రు నశింపదని వరుత్తి ఒకతే మదియెల్లాం బుద్ధి అంతయు ఉల్కలంగి లోపల కలతనుంది మయంగు మోహించియున్నది ఎన్నీరు అని చెప్పుడు. ఏ 2 జంటలుగా హంస పోతు పెంటి కనపడుతూ ఉన్నది. వాటిని హంసలతో అంటూ ఉన్నారు. మొదటి పాసురంలో కొంగలతో చెప్పారు, 2 దాంట్లో కోకిలలకు చెప్పారు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. ఇప్పుడు హంసలతో చెప్తూ ఉన్నారు, మీరు సర్వేశ్వరుని దగ్గరకు వెళ్ళండి, ఆయన కపటముగా లోకాలన్నింటినీ కూడా బలిచక్రవర్తి నుంచి తీసేసుకున్నాడు. ఆ దివ్యచేష్టలన్నీ కూడా వశబడిపోయింది. ఒక ఆవిడ నీ మాటలు నీ యొక్క విధానము అంతా చూసి మోహించింది. అదిగో ఆమె మరి ఏంటి, ఆ పాపం ఏమన్నా చేసిందా, ఎందుకని వెళ్ళటం లేదు నువ్వు, ఇప్పుడు ఆయన ఆమెను ఎందుకు అలా విరహాగ్నికి గురి చేస్తున్నావు అని చెప్పి చెప్పండి, నా పాపం ఏమైనా ఉన్నదా అని చెప్పండి, మీరు వెళ్ళి అని హంసలకు చెప్తూ ఉన్నారు. సరే, ఇక 6వ ఐడప్పరి విశేషార్థాలు చూసుకుందాం. విధీనాల్ పాపం పండినాల్తు పాపం పండినాల్ తుమాలుందనయం అనుభవిక్క వేండావో వెన్నెల్. అంటే పాపము ఉంటే అనుభవించే తీరాలా, పాపము అన్నది మరి అనుభవిస్తేనే కదా అని అందరూ అంటున్నారు. కనుక నేను కూడా అలాగేనా, మరి ఎన్నుడయ్య పాపమేయో కాలమెల్లాం అనుభవిత్తాలు, నేను నా పాపము మరి ఎంతకాలం అనుభవించినా తరగదు కదా, ఎందు వరుత్తి మధియల్లాములు కలంగి అరివి చెందాలెండ్రు, మనస్సంతా కలత చెందిపోతుంది నాకు, అసలు నా పాపాలు ఏనాటికి అసలు పోతాయి, నువ్వు ఎప్పటికి వస్తావు, నన్ను ఎప్పుడు కరుణిస్తావు, తన్నుడయ్య దివ్యచేష్టితంగళాలే ఎన్నై తోర్పిత్తు అవనుక్కు చొల్లుంగోళ్. ఆయన యొక్క దివ్యచేష్టలను చేసినటువంటి ఆ పనులను చూసి మోహపడిపోయాను సుమా, ఇక్కడ ఒక అమ్మాయి అట్లా ఉన్నది అని చెప్పి ఆయనకి చెప్పండి. భాగ్యాతిశయత్తాలే పరస్పరం సంశ్లేషిత్తు వర్తిక్కిర శిలవన్నంగళైకు గురుత్తు చొల్లి హిరాట్. మీరు భాగ్యవశం చేత మీరు కలిసే ఉంటున్నారు, చాలా అదృష్టము మీది, నాకే ఈ దశ వచ్చింది అని చెప్పింది అని చెప్పి చక్కగా తాత్పర్యార్థంలాగానే ఆరాయిరప్పుడు ఉంటుంది. కనుక చెప్పుకున్నాం. విశేషాలు ఏమిటనంటే ఇక్కడ పాపములు నేను చేశానా, నాకు కనపడటం లేదు అసలు ఏమిటి పరమాత్మ అని తనని నిందించుకుంటుంది. వదిలిపెట్టిపోయినటువంటి పరమాత్మనేమీ అనటం లేదు, పైగా ఆ చేష్టితములు ఆ చేసిన పనులకి నేను మోహించాను అని అంటూ ఉన్నది. అయితే ఈ మోహం అంటే ఏమిటి, ఒక స్త్రీ వ్యామోహము పురుషుని యందు లౌకికంగా ఉన్నటువంటిదా అంటే అది మరి వామనుడు ఎందేమిటి? చిన్నపిల్లవాడు వామనుడు అని చెబుతూ ఉన్నది. ఆయన వంచించి లోకాలను తీసుకున్నాడు. ఆ చేష్టలన్నీ చూసి నేను మోహించి మతి చెడిపోతుంది నాకు, మరి నా పాపం ఏమిటి అంటుంది. అవశ్యం అనుభోక్తవ్యం అంటున్నారు కదా, మరి ఆ పాపం అలా అనుభవిస్తేనే పోతుందా? సరే, ఆయన చేష్టలు ఏమిటి, ఆయన లోకాన్ని వంచింది ఏమిటి చూస్తే, బలిచక్రవర్తి దేవేంద్రుని యొక్క అహంకారాన్ని దిగబోనడిచి స్వర్గాన్ని తీసుకొని వాళ్ళని తరిమేశాడు, భూమి మీదకు వచ్చి యాగాలు చేస్తున్నాడు. సరే, అదితి కశ్యప ప్రజాపతిని అడిగి పయోవ్రతము ఏదో పయోభక్షణ వ్రతము చేసింది. విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, నా బిడ్డలకు నీ బంగారు చేత్తో ఇంత అన్నం పెట్టు అని అడిగితే, అలాగేనమ్మా, నేను నీ గర్భవాసంలోనే పుట్టి వాళ్ళకి రాజ్యాన్ని సంపాదించిస్తాను అని చెప్పాడు. అని ఆమె గర్భంలోనే ప్రవేశించాడు. బయటికి రాడే 12 ఏళ్ళు గడిచిపోతుంది. ఎందుకని అంటే బలిచక్రవర్తిని మరి ఎలా అసలు తీసుకోవాలి, చంపటానికి వీల్లేదు. ఆ రావణుడిని అయితే నరికవతలు పడేశాడు, మరి హిరణ్యకశిపుడు ఎలాంటి వాళ్ళని చేశాడు అంటే అప్పటికి రావణుడు కాలేదేమోలే. హిరణ్యకశిపుడిని ఎలా, హిరణ్యాక్షుడిని ఎలా సంహరించాడు, కానీ ఇతరుని అలా కొట్టడానికి వీల్లేదు. ప్రహ్లాదునికి మనమడు, ఆ వంశంలో వాళ్ళని చంపనని, పైగా ప్రహ్లాదుడి చేత బలవంతంగా పెళ్లి చేసుకోమని చెప్పి అన్నీ చేయించాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఆలోచించి ఆలోచించి పొట్టి వాడైపోయాడట. ప్రార్థనలు చేశారు బయటికి రావాయి అంటే వచ్చాడు పాపం, ఇంత పొట్టివాడై వచ్చాడు. అదితి రావయ్యా అంటే, అమ్మా, 33 కోట్ల దేవతలను కన్న కడుపు నీది హాయిగా ఉంది నాకు అంటాడట. ఇక్కడ వంచన ఇక్కడి నుంచే మొదలైంది. అసలు వంచన ఏమిటంటే, అసలేమిటి నిజమంటే, బలిచక్రవర్తిని ఏం చేయాలి అనేది. ఇది చెప్పకుండా 33 కోట్లని కన్న కడుపు నీది అందుకని హాయిగా ఉన్నాను అంటాడట. సరే, బయటకు వచ్చాడు. సరే, తక్కువ కాలంలోనే పొడుగు చేసేశారు. మరి ఏదైనా పోనీ సంపద ఇద్దాము అంటే, ఇప్పుడు దేవేంద్రుడికి తమ్ముడుగా పుట్టాడు, పోనీ అన్నకి ఇవ్వాలి, ఇప్పుడు ఏమైనా ఇద్దామంటే నవనిధులు పుచ్చుకున్నాడు ఈయన దగ్గర కుబేరుడు. ఆ ఉపనయనం చేసేటప్పుడు అంట అడుక్కోవటానికి ఒక భిక్షాపాత్ర ఇచ్చాడట కుబేరుడు. మరి అమ్మవారు పార్వతి ఆమె చెల్లెలు కదా వచ్చింది, ఆ భిక్ష పెట్టింది. ఆ సరస్వతీదేవి ఏదో, ఆ బ్రహ్మదేవుడు గాయత్రి సావిత్రి అంటారేవో మంత్రాలు చెప్పారు. సరే, అక్కడి నుంచే మొదలు. ఎవరిస్తారు ఏమిటి బలిచక్రవర్తి అని చెప్తే ఇక్కడికి వచ్చాడు. మరి చదువు ఎప్పుడు చదివాడు అసలు? ఉపనయనం అయింది పరిగెత్తుకొచ్చాడు. తార్కికులతో తర్కం వాదిస్తున్నాడు, వైయాకరణులతో వ్యాకరణము. ఈ మాటలు ఇవి చాలా ముచ్చట పడిపోయారు అందరూ చూసి. ఎదుగో అదే ముచ్చట, ఆనందపడిపోయారంతా. ఆ బుడిబుడి నడకలు, ఈ స్థితిలో ఇలా ఉంటే ఆ బలిచక్రవర్తి కూతురు కూడా అనుకుందట రత్నమాల ఆవిడ పేరు. ఆహా, ఇట్లాంటి బిడ్డకి కన్యా, ఇట్లాంటి బిడ్డను కనాలు సుమా, అట్లాంటి బిడ్డకి పాలిచ్చి పెంచితే ఎంత సంతోషము అని అనుకున్నదట. సరే, ఈ బుడిబుడి అడుగులు బలిచక్రవర్తి పిలిచాడు. ఏం కావాలయ్యా నీకంటే, 1-2 అడుగులు ఏదో 3 అడుగులు ఇస్తే చాలన్నాడు. ఇదేమిటయ్యా దాత, నేను ఇచ్చేటటువంటి వాడికి నాకైనా సిగ్గుండాలి, 3 అడుగులేమిటి చాలు, బ్రహ్మకు 1 ముట్టెదా చాలయ్యా, నాకు సంతోషం, నాకెందుకు, నేనేం చేసుకుంటానని చెబుతున్నాడు. మరి ఎంత మాటలు మాట్లాడాడు, ఆ బ్రహ్మకు 1 ముట్టుతాను అంటున్నాడు. 3 అడుగులు ఇస్తే చాలు, సంతోషిస్తే బ్రహ్మకు 1 అంటే బ్రహ్మాండ కటాహం దాటిపోతుంది. అట్లాంటిది అడుగుతూ ఉంటే ఇదంతా చూసింది కపటమయ్యేది మాటలన్నీ. సరే, ఇస్తాను అన్నాడు. శుక్రాచార్యులు అడ్డుపడితే అతని కన్ను పోగొట్టాడు. నీటి ధార వచ్చింది, వచ్చేటప్పటికల్లా చేతిలో పడింది. విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయ అంటూ వేద ప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి అని వదిలేశాడు నీరు. ఆ చేతిలో ధార పడగానే ఆకాశం అంత ఎత్తు పెరిగిపోతున్నాడట. ఇప్పుడు కొలుస్తాడు అడుగులతో వాడు బలిచక్రవర్తి కొడుకు. అడ్డం వచ్చాడు, ఏంటయ్యా ఇది, ఈ అడుగులేంటి, నువ్వు చూపించింది ఏంటి, బుడిబుడి అడుగులు, ఇంత ఇంత అడుగులు చూపించి పెద్దగా అవుతావేంటి, నువ్వు కొలుసుకోవాల్సింది నీ అడుగులతో. ఏమన్నా స్కేల్ అంతకుముందు ఏమన్నా ఉందా ఇక్కడ? నువ్వు చూపించిన అడుగులు 3 అడుగులు అన్నావు, నీ అడుగుతో 3 అడుగులు కొలుచుకోవాలి, లేదు మా అడుగుతో 3 అడుగులు కొలిచేస్తాం. అంతేగాని చూపించిందేమో ఒకటి, ఆ పెంచేదేమో అంతెత్తును పెంచగలుగుతావా అంటే మోసం కదా ఇది అని అంటే రాక్షసులందరూ లేస్తే ఆపమన్నాడు బలిచక్రవర్తి. ఆగండి, ఇచ్చేసాం మాట ఆయన ఏ అడుగుతావు అని, మనము అడగలేదు కదా మరి, ఆపండి అన్నాడు. అప్పుడు ఆ బలిచక్రవర్తి కూతురు అనుకున్నదట, ఇట్లాంటి మోసగాడినా పాలిచ్చి పెంచడం కాదు పాలిచ్చి చంపాలి అని. అదిగో ఆ మహాతల్లే పోతనై పుట్టింది అంటారు. పోతన ఆవిడ పుట్టింది, పూత పోతన అంటారు. మహాతల్లి మరి ఆనాడు పవిత్రంగా భావించింది, తర్వాత ఇలా భావించి వచ్చింది. అలా అక్కడ అది సరే ఆమె భావం అది. మరి ఈ బుడిబుడి నడకలతో ఇలా కదా, నాకు ఇలాగే అనిపించింది, మరి నాకు కూడా అప్పుడు మారట్లా మనసు, అంత చేసినా సరే ఏదో పాప మా బలిచక్రవర్తి ఒప్పుకున్నాడు నా అహంకారము సరే అని. ప్రహ్లాదుడు కూడా వచ్చాడు, వాళ్ళందరికేదో సర్ది చెప్పాడు, వాడికి ఇచ్చేవయ్యా మరి ఈ మన్వంతర కాలము ఇతడే ఉండాలి, నీవు వచ్చే ఆ మన్వంతర కాలంలో నీకు ఇస్తాను లేమని చెప్పాడు. ఇంద్రపదవి నీదేను అన్నాడు, ఇంద్రసేన మహారాజా అన్నాడు, బలిచక్రవర్తిని పంపించేశాడు పాతాళానికి. మరి అక్కడికి వెళ్ళి ఇక్కడేదో కాసేపు కట్టేసిన దానికి అక్కడ బార్ని కట్టుబడ్డాడట, ద్వారం దగ్గర కాపల. ఇదిగో ఇటువంటి సౌలభ్యం సుమా, అందుకని నేను ఈ విధంగా ఆయన ఎందే నా మనసు నిలిచిపోయింది అంటది నాయిక, ఆళ్వారు నాయిక. మరి పాపాలు అనుభవించటం అంటే ఇదేమిటయ్యా, ఎందరో నిన్ను శరణాగతి చేశారు కదా, మరి ఇది చూసే అన్నారేమో ఆళ్ళవందారు కూడా అంటారు, నా ధర్మనిష్టోస్మి నా చాత్మవేది నా భక్తి మాంతో చరణారవిందే అకించను అనన్యగతి శరణ్య త్వత్పాదమూలం శరణం ప్రపంచి. నా దగ్గర ఏం లేదయ్యా, నేను కర్మయోగం లేదు, జ్ఞానయోగం లేదు, భక్తి యోగం లేదు, ఏమీ లేదు, అకించనుడను ఏమీ లేదు, కించనా కొంచెం కూడా నా దగ్గర లేదు. అనన్యగతి ఎక్కడ పోతాను, నేను నిలిచిపెట్టి పోలేను, శరణ్య నీవే రక్షకుడివి, త్వత్పాదమూలం శరణం ప్రపద్య అంటూ నీ పాదమూలం చేరాడు ఆయన. మరి అలా చేరాడు కదా ఆయన, అంటే ఈ మాట అయినట్లు లేదులేండి మనం చెప్పుకుంటున్నాం అని, దీన్ని చూసి అంటాడేమో అని. మళ్ళీ కాలం వస్తుంది ఇక్కడ అడ్డం, దీని తర్వాత వాడు ఆయన ముందువాడు కదా, ఆయన చూసి అందరూ కూడా అన్నటువంటి వారు. మరి అసలు ఏమిటి, మరి అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుంక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. చేసిన పని ఎక్కడికి పోదట, అనుభవించి తీరాల్సిందే. అదే సామెత కూడా చెప్తారు, చేసిన పాపం గోషలో పెట్టుకుని కాశీకి వెళ్తే మాత్రం పోతుందా అంటారు. ఎక్కడికి పోతుంది, కాదు అంటావా, మరి ఏం చేయను నేను ఇప్పుడు, మరి ఎన్ని కల్పాంతరాలు చేశానో, మరి ఇది అనుభవించాలంటే ఎన్ని కోట్ల కల్పాలు వెళ్ళిపోవాలిక, ఎప్పటి వరకు నువ్వు నా దగ్గరికి రావా, నాకు కనపడవా, నీ బంగారు పాదాలు నాకు చూపించవా, ఆనాడు లోకాలను కొలిసావే అందరినీ తినిపెట్టావు కదయ్యా, ఆ బంగారు పాదాలు నాకు చూపించవా అంటూ ఉన్నది ఆళ్వారు నాయిక. మరి ఇలా చేస్తే ఎలాగయ్యా, నీవు చింతయంతి అనేటటువంటి ఒక ఆవిడ ఉన్నదని చెబుతూ ఉంటారు ఆ తల్లి. చింతయంతి అంటే గోపికట. ఈ శ్రీకృష్ణస్వామి అందరినీ రమ్మని చెప్పాడు, వేణుగానం చేస్తాను మీరందరూ రండి అని రాసక్రీడలకు. ఆయన వేణుగానం చేస్తే అందరూ పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పాపం ఇవిడ వెళ్దాము అనుకుంటే అడ్డు వచ్చేస్తున్నారు అత్తమామలు, మరి అంతా పెద్దవాళ్ళు. అలా వెళ్ళాలి అనుకునేటటువంటి ఒక ఆలోచన ద్వారా ఈమె పుణ్యం మొత్తం పోయిందట, పాపం మొత్తం పోయిందట. మరి పుణ్యము కాదు కదా, పాపం మొత్తం పోయింది, ఆలోచనతోనే పాపం పోయింది. వాళ్ళు అడ్డుకున్నారు, వెళ్ళలేకపోయింది, పుణ్యం మొత్తం పోయింది. ఇప్పుడు ఏమైపోయిందంటే పాపము పోయింది పుణ్యము పోయింది. అది వెళ్ళాలి అనుకోవటంలోనే పాపం పోయింది, ఆ ఆలోచనే చాలు సంకల్పం. అలాగే మనం కూడా భగవత్ సన్నిధి చేరాలి మనసులో అనుకుంటే చాలు, ఇప్పుడు మనమేమీ గుళ్ళు గోపురాలు తిరగవసరం లేదు, నిలువు దోపిడీలు ఇయ్యవసరం లేదు, ఏమీ అవసరం లేదు. అసలు పరమాత్మని మనసులో నమ్మాళ్ళ వారు ఎక్కడా, మనసులో. ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆత్మలో మనసులో, అంతే కదా జరుగుతూ ఉంది ఇక్కడ. అక్కడ ఏమీ హంసలు ఆయనకి వెళ్ళవు, కోకిలలు వెళ్ళవో వెళ్తాయా, పక్షులు అయితే వాటికి ఏమైనా తెలుసా? కానీ అందరూ వాటినే చెబుతుంటారు. అలా ఇదొక ఒక రకమైనటువంటి ఒక దశ, అలాంటి దశ అన్నమాట. మరి అట్లా అయిపోయింది కదా, ఆవిడకి కూడా అయిపోయింది కదా. మరి ఇవాళ వారు దీర్ఘచింత ఎంత ఆయిత్తు అంటున్నారు. ఈవిడ అసలు దీర్ఘచింత ఎంతట అంటే పొడవైనటువంటిది. అంటే బార్ని ఈ నమ్మాళ్ళ వారు తిరువాయుములంతా ఆవిడలాగానే విరహంలో ఉన్నప్పుడు ఇలాగే ఉంటారు. శరణాగతి అని మనం అంటాం కదా, రామాయణాన్ని దీర్ఘ శరణాగతి అంటారు. అంటే వరుస పెట్టేంత శరణాగతులే మొత్తం, ఒకరిని ఒకరు కోరికలు, రక్షణలు, ఇదే మొత్తం దీర్ఘ శరణాగతి అన్నట్లుగానే దీర్ఘచింత ఎంతి ఈవిడ అంటూ ఉన్నారు. కనుక స్వామి, మరి నువ్వు నన్ను కటాక్షించకపోతే ఇంకెవరయ్యా, నన్ను ఎవరు కటాక్షిస్తారు ఇంకా, కనుక నీవే కటాక్షించాలి సుమా అని ఈ పక్షులతో అలా చెప్పండి. మీరు వెళ్ళి మీరు ఎలా చెప్పినట్లయితే ఉంగలుక్కు స్వరూపం, మీకేమో స్వరూపం నిలబడుతుందంటే అర్థించిన వాళ్ళని ఏ కోరిన వాళ్ళ కోరికలు తీర్చాలట. ఎవరైతే ఇది కావాలని అడుగుతూ ఉంటే దాతలు ఇస్తారు అలాగూ, కనుక మీ స్వరూపం నిలబడుతుంది. అవనుక్కు గుణం, ఒకవేళ మీరు వెళ్ళి చెప్పారనుకో ఆయన యొక్క గుణము, ఆ గుణమేమిటి, సౌలభ్యం చూపిస్తాడు, మరి క్రోధం చూపిస్తాడు, ఏ గుణం చూపిస్తాడు, గుణమే అన్నారు అంతే. ఎనక్కు సత్తై నాకో ధారకము, అసలు మీరు అలా వెళ్ళి చెప్పారంటే చాలు, ఆ మాట వినబడితే చాలు నాకు సంతోషం. ఉంగలకు ఒక ఉక్తి, నీ యొక్క ఒక ఉక్తి, ఒక మాట, ఒక్క మాట చెబితే చాలు మీరు వెళ్ళి అని, ఒక్క మాట చెబితే చాలు నా ప్రాణాలు నిలుస్తాయి సుమా అని అంటూ ఉన్నది ఆళ్వారు నాయిక. ఇది ఆవిడ యొక్క అవస్థ ఈ పాశురమునందు. ఇంకా తర్వాత మరి ఏముంటుందో చూద్దాం. జై శ్రీ రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.